ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు బలులకు వెలుగిచ్చే జయంగా పుట్టారు అది చాలే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కటి కక్కట తీర్పు వీరందించే ఆధార్పు తోడై ఉంటారు తో పుట్టిన బంధంలా మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా మేమున్నామంటారు కన్నీళ్ళను నమ్ములు పూరిస్తూ ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసను ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా చోట తప్పదు కత్తుల వేట తప్పు ముప్పేదు సంహారం తరువాత రణమున భగవద్గీత చదివింది మన గత చరిత రక్కసి ముక్కలకు బతికే హంకేదంట ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచేవే తనకు సను ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సా